ఉన్నాను మస్త మజా పెంచే ఓ మత్త మందు నేను మీ ఎనర్జీకి పోరు చీ స్పీడ్ ఇస్తాను అందుకే నేను మీకోసం వచ్చాను ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి సిక్కు సింగారాలా ఓ అగ్గి పుల్ల నేను నీ పడకంటి కాగడాలు వెలిగిస్తాను ఈ పుట్టుకతో నేను ఓ నిప్పుతో పుట్టాను అడిగాడు సూర్యుడికే అప్పిస్తాను అదే వేడి నిన్ను నాకు ఇవ్వమన్నాను ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం Zara.